ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం. మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం? కష్టం వస్తేనే గదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది. మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా. ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి? చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. గుండెల్లో సుడి తిరిగే కలత కథలు, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. కోకిలల కుటుంబంలో చెడబుట్టిన పాకిని అని అయిన వాళ్ళు వెలివేస్తే అయినా నేనే కాకిని. కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని అయిన వాళ్ళు వెలివేస్తే అయినా నేనే కాకిని. పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. పాట బాట మారాలని చెప్పడమే నా నేరం, గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం. వసంతాల అందం తిరపూసే ఆనందం తేగితేనె పాట పంచబందెల విడితోట. వసంతాల అందం విరపూసే ఆనందం తేగితేనె పాట పంచబందెల విడితోట. బతుకు పుస్తకంలో ఇది ఒకటే నా పుట, మనిషి నడుచుదారుల్లో లేదా ఏ ముళ్ళ బాట, మనిషి నడుచుదారుల్లో లేదా ఏ ముళ్ళ బాట. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు, కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు, మంచు వంచనకు మూడై గోడు పెట్టువాడొకడు. వీరి గొంతులోని కేక వెనుక కళ్ళు ఉన్న కబోదిల చెవులు ఉన్న బధిరుడిల మూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ కరువాయను నా స్థానం. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం, నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం, ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు, దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యధార్థ జీవన స్వరాలు. నిలువునా నన్ను కమ్ముతున్నాయి, శాంతితో నిలువనీయకున్నాయి ఈ తీగలు. సవరించాలి ఈ అపశృతి సరిచేయాలి, జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ కలలో జీవించను నేను, కలబరింత కోరను నేను. సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను. నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం బ్రతుకు పాటకు గుంతు కలిపేను. నేను సైతం బ్రతుకు పాటకు గుంతు కలిపేను. సకల జగతిని శాశ్వతంగా వసంతం వరించుదాకా. ప్రతి మనిషికి జీవనం